Proprio non lo c'era, ce ne quando andavamo a prestare. Adi cano lera pudu. Ante ade lera pudu. దేవుడు తన సంకల్పంతో ఉన్నాడు. ఎఫెసీ 1:10 రాబడింది. ఎఫెసీ 1:8 చదువుతాం క్రిందకి, 8:7-10 వరకు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యెడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. 8:1 ఏం చెప్తున్నాడు అంటే, పరలోకమందన్న దేవుడు కాలాలు సమయాలు తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. దానియేలు గ్రంథం 2:20 కాలములు సమయాలు తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడైన కాలాలను మార్చేవాడు. 2:20 దానియేలు 20 రాబడింది, చదువుతాం. దేవుడు కాలములను సమయములను మార్చువాడై ఉండి 20 మరోసారి ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు. అది సంగతి, జ్ఞానబలములు కలవాడు. యుగములన్నిటిలో దేవుని నామ స్తుతి నందును గాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, కాలాలని మార్చేవాడు సమయాలు మార్చేవాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించువాడు. వివేకులకు పెట్టేశాం. కాలములు సమయాలు మార్చేవాడు ఆయన, కాలాల మీద తన దృష్టి నిలబెట్టి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, కాలము సంపూర్ణమైనప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. కాబట్టి మన దేవుడు ఏం చేశాడంటే, అన్నీ ఒకేసారి జరిగించాలని ఉద్దేశించలా, లేదు ఎలాగంటే ఎగుడు దిగుడుగా చేయటానికి ఉద్దేశించలేదు. కాలము ఎప్పుడు దేనికి సంబంధించిందో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఇది. దేవునికి ఏర్పాటు ఉంది, ఆది లేదు, నరుడు లేడు. నరుడు నివసించేదానికి భూమి లేదు, భూమి తన స్థితిలో ఉండటానికి ఆకాశ నక్షత్రాలు భూమి ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు దేవుడు కూర్చుండి ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఏ కాలానికి ఏం జరగాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎప్పుడేది జరగాలి, ఎప్పుడేది జరగాలో అప్పుడు అది అప్పుడు మాత్రమే జరగాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞానం వివేకం కలిగినట్లు కృపను విశ్రమించేశాడు. ఈ సంకల్పమును బట్టి 10 పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ అన్నింటినీ క్రీస్తు నందు ఏకంగా సమకూర్చారు. క్రీస్తు ప్రభు నందు పరలోకంలో భూమి ఉన్నవారిని ఏకంగా సమకూర్చాలి అనేది సంకల్పం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి క్రీస్తు ప్రభు నాడు జగత్తుకు పునాదులు లేవు, దేవుని దగ్గర క్రీస్తున్నాడు, క్రీస్తున్నాడు. యోహాను సువార్త 17:5 తండ్రి లోకం పుట్టక మునుపు, కాబట్టి లోకం లేదు, క్రీస్తు ఉన్నాడు. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను, కాబట్టి నీవున్నావు నేనున్నాను, లోకం లేదు. లోకం లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను, నీవున్నావు నేనున్నాను అన్నమాట. కాబట్టి లోకం లేనప్పుడు క్రీస్తు ఉన్నాడు దేవుని యొద్ద. పదిహేడో అధ్యాయం 24 జాగ్రత్త పెట్టుకోండి. జగ కాలం అసలు ప్రారంభం కాలేదు. తండ్రి దగ్గర కృష్ణ బుడ్డి ఉన్నత ప్రభువైన యేసు ఇప్పుడు మాట్లాడుతున్నా, దాని అనిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దయతో మనం ఆలకించండి. నిత్యత్వాన్ని రెండుగా భాగించవచ్చు. ఒకటి, కాలము ప్రారంభం కాకముందు నేను నిత్యత్వం, కాలాంతమైన తర్వాత నిత్యత్వం, ఈ మధ్యలో కాలం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఆది లేని నిత్యత్వం అంటారు. ఆది లేని నిత్యత్వం, ఆది లేదు ఇంకా, ఇది అంతం లేని నిత్యత్వం. ఇది కాలము జరగవలసిన ఏర్పాటు. ఈ కాలం యొక్క విశేషమైన సమాచారం. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏమంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఇక్కడి నుంచి ఉంటుంది. ఇక్కడి నుంచి ఏర్పాటు కాలం ప్రారంభం కాలా, ప్రారంభం కాకమునుపు కాలమును మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కాలమును సమయాన్ని మార్చే దేవుడు ఉన్నాడు. అపొస్తలుల కార్యం 1:7-8 రాబడుంది. కాలము అది సంగతి, కాలములను సమయమును తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఉన్నాడు ఈయన. కాలము సమయం తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, అవసరమైతే మార్చుతూ ఉంటాడు. ఆయన ఆది లేని నిత్యత్వంలో ప్రారంభం కాదు, ఏది లేదు అసలు, జగత్తుకే పునాదులు లేవు, ఆది లేని నిత్యత్వంలో ఉన్నాడు ఉన్నవాడు. ఆదిలే నిత్యత్వంలో ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. రెండు, దేవునితో పాటు 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు. ఆదిలే నిత్యత్వంలో లోకం పుట్టక మునుపు నీ యొద్ద నేనున్నా, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను. కాబట్టి దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. సంకల్పము క్రీస్తులో జరిగిన సంకల్పం ఇది, ఇది క్రీస్తులో జరిగిన ఏర్పాటు. ఇది అయిపోయిన తర్వాత అంతం లేని నిత్యత్వం, దీని గురించి ఆలోచించేశారు విచిత్రమైన సమాచారం. ప్రభునేసు మాట్లాడుతున్నాడు అంతం లేని నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యోహాను సువార్త 17:24-25 రాబడున్నాయి. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును. అది సంగతి ఉండాలి. ఈయన ఏనుగు చేసే ప్రార్థన, ఈయన ఏనుగు చేసే ప్రార్థన ఏమంటున్నాడండి, తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు. ఈ సంకల్పంలో ఉన్నవాడు, వచ్చిన వాళ్ళు నాతో కూడా ఉండవనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపై నీవు నన్ను ప్రేమించిన, జగత్తు పునాది వేయబడక మునిపై నీవు నన్ను ప్రేమించిన, నేను నీవు నీవు నన్ను ప్రేమించిన, జగత్తు పునాది వేయబడక మునుపు కాగితం. కాలం సంపూర్ణమైన జరగవలసిన ఏర్పాటు ఇది, అంతకుముందు కార్యక్రమం ఇది. కాబట్టి పరమదేవ దేవుడు సృష్టిని ప్రారంభించకమునుపు ప్రభునేశ్వరు తన దగ్గర ఉంటే ఉన్నప్పుడు క్రీస్తు నందు జరగవలసిన ఏర్పాటు నేర్పించాక ఆలోచన చేసి దాని సంకల్పం అన్నారు. ఈ సంకల్పం ప్రకారము తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన మనుషులు నాతో కూడా ఉండాలి. ఎవరుండాలి నాతో? నీవు నాకు అనుగ్రహించిన నాతో ఉండాలి. నీవు నాకు అనుగ్రహించిన నామయమును వారు చూడాలి. జగత్తు పునాది వేయబడకపోయిపోయి నీవు నన్ను ప్రేమించింది, ఇది సంకల్పం. కాబట్టి ఈ సంకల్పం ఎప్పుడు చేసిందంటే, జగత్తు పునాది వే మడకు మునిపే చేసిన సంకల్పము జగత్తు అంతమైన తర్వాత ఎలాగుండాలో కూడా ఆలోచన చేసి కార్యక్రమాలు జరిగించాడు. జగత్తు లేకముందు జగత్తు ప్రారంభమై ఇది ఎంతకాలం ముందు కొనసాగుతుందో అయిపోయిన తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత ఆ చివర అంతమైన నిత్యత్వంలో ఏం జరగాలో నేను సంగతి కూడాను ఆలోచన చేసి సంకల్పం చేయడం జరిగింది. నాకు కూడా మీకు అర్థమవుతుందో లేదు నాకు అర్థం కదా. ఇది పరిస్థితి. అందువలన ఇప్పుడు ఇంకా కార్యకారణం ప్రారంభం కాల ప్రభుదేశ్ కోరుకున్నాను. జగత్తు పునాది వాడిపో నీ దగ్గర నేనున్నా. 17వ అధ్యాయం 5వ వచనం చదివాం కదా, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. లోకము పుట్టక మునిపే ఉన్నాను. జగత్తుకు పునాదులు వేయక మునుపు దేవుడున్నాడు. దేవుని దగ్గర కృష్ణప్రభు ఉన్నాడు. జగత్తుకు పునాదులు వేసి ఆలోచన ప్రారంభమైంది తండ్రి దేవుని మనసులో. అప్పుడు ఆయన మనసులో ప్రారంభమైన ఆలోచన క్రీస్తు ప్రభువులో సంకల్పం చేయాలనే వచ్చి ఉద్దేశం కలిగిన వాడై క్రీస్తుని కేంద్రంగా పెట్టుకొని తన సంకల్పాన్ని రూపించాడు దేవుడు. మొదటి పేత్ర 1వ అధ్యాయం 18వ వచనం నుండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషములు నిష్కళంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి అది సమాజం. ఇది జగత్తు పునాది వేయబడకపోవడం జరిగింది కార్యక్రమం. ఏం జరిగిపోయింది? క్రీస్తు యొక్క శిలువ రక్తం చేత విమోచన జరగాలి అనేది జగత్తుకు పునాదులు వేయకమును దేవుడు ఏర్పాటు. అందుకే మాట్లాడాడు, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంగీకరించబడదు. మా పెద్దోళ్ళు చేశారండి, మా అది చేశారని తీసిపడాకే తీసుకున్నాయి. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనతో విడిచిపెట్టేలా. వాళ్ళు చేశారు వీడు చేశారు కాదు, ఇది దాన్ని విడిచిపెట్టడానికి ఉద్దేశించబడింది విమోచన. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు అడుగుతారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. కానీ తను మృతులను లేపి తనకు మహిమనిచ్చిన తండ్రి అని దేవుని అందు తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవటి కాలం ప్రత్యక్షమైంది సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క బలియాగం రక్తం లేదు, మానవ రూపు లేదు. క్రీస్తు ప్రభు మానవ రూపులో లే ఉన్నవాడు కాడు, మానవ రూపు లేదు. మానవ రూపు లేకపోతే రక్తంతో విమోచన ఎలా కాదు? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం వల్ల జరిగే కార్యక్రమం అండి. దేవుని భవిష్యత్ జ్ఞానము అని సంకల్పం రూపించింది. దేవుని సంకల్పం రూపించినప్పుడు ఏం చేయదలుచుకున్నాడంటే పరలోకాన్ని భూమిని ఏకం చేయాలా అన్నాడు. కాబట్టి దేవుడు క్రీస్తు అందు చేసిన సంకల్పం, అందువలన మనం మాట్లాడుతున్న దేవుడు సంకల్పం కలిగిన వాడు. ఈ సంకల్పంలో కాలాలు ఉంటాయి, కాలం ఉంటుంది. ఎప్పుడు ఏమి జరగాలి అనే సమాచారం నిర్ణయించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. అవసరమైతే కాలాలను మార్చేస్తాడు, సమయాన్ని తిప్పేయగలడు. కాలాలు సమయాలు మార్చుతాడు, కానీ మానవ స్వేచ్ఛను తీసివేయడు. నరుడు లేడంతవరకు నరుని కొరకు ఉద్దేశించబడిన భూమి లేదు. భూమిని భూమి స్థలంలో నిలబెట్టడానికి ఆకాశ ఖగోళ నక్షత్రాలు లేవు. ఈ కాన్సెప్ట్ అన్ని లోకంలో విశ్వంలో ఉండే నక్షత్రాలన్నీ వాటి వాటి చొప్పున క్రమంలో ఉంటే భూమి తన పరిస్థితిలో ఉంటుంది, లేకపోతే ఉండదు. అందువలన చాలా ఒక సిస్టమేటిక్గా నేను ఈ మహావిశ్వాన్ని రూపించి ఆయన పెట్టేసిన పరిస్థితి. అప్పుడు ఎప్పుడు ఏం జరగాలి అనేది ఆయన అలాగు చేశాడు. వాస్తవమైన సమాచారం దేవుడు ఏ కార్యక్రమం చేసినా అది డ్యూరబుల్గా, అంటే అన్ని కాలాల్లో అది పట్టుకోగలిగిన రూపంలో ఏర్పాటు చేసి పెడతాడు. సంకల్పం ప్రకారం మానవుడు లేడు, తన స్వరూపంలో నరుని చేద్దామని ఆలోచన చేశాడు ఆయన. తన స్వరూపంలో నరుని చేద్దామంటే దేవుడు అదృశ్యుడు, అదృశ్య స్వరూపి. నరుడు అదృశ్యుడైతే ఏం అవసరం లేదు, బిల్డింగ్లు అవసరం లేదు, ఇల్లు వాకిలు అవసరం లేదు, ఏదో అవసరం ఉండదు. అదృశ్య స్వరూపం ఏమవసరం, కానీ అదృశ్య స్వరూపాన్ని చెప్పాను మీకు ముందుగానే, ఓ దేహంలో పెడితే కానీ వాడికి ఉనికి ఉండదు. మానవుడు ఉనికి దేహంలో ఉంటే ఉనికి ఉంటుంది, లేకపోతే దేహంలో లేకపోతే మనుషుడు ఉండడు. ఎక్కడ ఉంటాడు మానవుడు దేహం లేకపోతే? దేహం లేకపోతే తీసుకెళ్ళి సమాజం చేస్తారు, నాకు కాల్ చేస్తారు తీసుకున్నాడు. దేహం లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు? అక్కడ ఉంటారు హీరో. కాబట్టి నరుడు ఉండడానికని ఉద్దేశించి దేవుడు ఏం చేసిండే, దేహాన్ని నిర్మాణం చేయాలని ఉద్దేశించాడు. దేహం సజీవంగా ఉండాలంటే దానికి రక్తం కలిగి ఉండాలి, ప్రాణం కలిగి ఉండాలి. ప్రాణం ఉండడానికి రక్తం ఉండాలి. ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసిండే ఏం చేసిందంటే, క్రీస్తు ప్రభువును పరలోకంలో దేవునితో ఉన్న క్రీస్తు ప్రభువును భూలోకంలో మనుషులతో ఒకటిగా పంపించాలనే భావన కలిగిన సంకల్పం చేశాడు ఆయన. అందుకని అమూల్యమైన రక్తం చేత అన్నాడు. అమూల్యమైన రక్తం చేత నిర్దోషము నిష్కళంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారు. ఈ రక్తము పాపక్షమాపణ కొరకు బలిపీఠ మీద ప్రోక్షించబడడానికి ఉద్దేశించబడింది, ప్రాయశ్చిత్తం చేయడానికి ఉద్దేశించబడింది రక్తం. లేవే కాండం 17వ అధ్యాయ 10వ వచనంలో ఇలా రాబడింది. లేవే కాండం 17:10లో గ్రంథం తెలియజేసే సమాచారం మీద చదివేస్తాం. కుటుంబంలోనేమి దేని రక్తమును తినను, విముఖుడనై కొట్టివేద్దును. రక్తము దేహమునకు ప్రాణము అని సమాచారం. అది సంగతి, మీ నిమిత్తం ప్రాయశ్చితం చేయనట్లు బలిపీఠ మీద పోయిటకు దాన్ని నియమించి, అది సమాచారం. రక్తం ఏర్పాటు చేసింది దానికోసం, దట్ రక్తం. పాపపు ప్రాయశ్చితం జరగటానికి బలిపీఠ మీద పోయటానికి ఉద్దేశించబడింది రక్తం. ప్రభన యేసుకు జగత్తు పునాది వేయబడకు మునిపే దేహం లేనప్పుడే దేవునితో నిత్యత్వంలో జీవించే దినాల్లోనే సంకల్పాన్ని ఆలోచన చేసి ఆయనకు ఒక శరీరం అమర్చడానికి దేవుడు సంకల్పించాడు. ఆ శరీరం భూమి మీద నివసించడానికి అనుకూలమైనది. ఆ శరీరం సజీవంగా ఉండాలంటే దానికి ఒక రక్తం ఉండాలి, దానికి ఒక సజీవ శరీరం ఉండాలి. పరమదేవుడు ఇవన్నింటినీ ఆలోచన చేశాడు ముందుగానే. క్రీస్తు ప్రభు దేవుని సంకల్పానికి కీలకమైన వాడు నంబర్ 1. క్రీస్తు ప్రభు యొక్క బలియాగము, ఆయన శిలువ రక్తము పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి ఉద్దేశించబడింది. రెండో సంగతి కూడా దేవుడి మనసులో మెదిలిన రెండో కార్యక్రమం ఏమంటే, అపోస్తల బోధ అపోస్తుల బోధ దేవుని మనసులో నెక్స్ట్ క్రీస్తు బలి వెంటనే వచ్చేది అపోస్తుల బోధ. జగత్తు పునాది బయబడక మొలిపే ఏర్పాటైంది. అతను ఎవడంటాడు ఏదంటే బోధ చేసేస్తున్నాడు, అతను బోధ చేసేది అంత బోధ అనుకుంటున్నారు. ఎంత మోసమో వస్తున్నారు లోకంలో. క్రీస్తు బలియాగం లేకపోతే విమోచన ఎలాగ మానవ జాతికి లేదో, ఆయన శిలువ రక్తంతో తప్ప వేరే విధానంగా మనుషుడు పాపక్షమాపణ అనిపించే అవకాశం ఎలాగలేదో, అలాగే నా పోస్టులు బోధ లేకుండా పాప విమోచన జరిగే కార్యక్రమం కూడా లేదు. అది ఆనాడే నియమించబడింది. ఎప్పుడు జగత్తుకు పునాదులు వేయకమనిపి అపోస్టుల బోధ నియమించబడింది. తెలుసు మనందరికీ, అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా, అంతకంటే లేదు. మొదటి కొరింథి 2:1-8 ఇలా రాబడుంది. సహోదరులారా నేను మీ ఎద్దకు వచ్చినాను, వాక్చాతుర్యంతోనైనా జ్ఞానాతిశయంతోనైనా దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను. మీ జాతి గుర్తుపెట్టుకోండి, నీ తెలివి పనికిరాదు ఇక్కడ, నీ జ్ఞానం వేస్ట్. ఎవడైనా జ్ఞాని అనుకుంటే భ్రమపడుతున్నవాడే కానీ దేవుని సంకల్పం ఉన్నవాడు కాదు. అందుకే చెప్పాడు నాకు వాక్చాతుర్యం లేదు. వాక్చాతుర్యంతో మనుషులు మోసగించుతుంటారు. నేను వాక్చాతుర్యంతోనూ జ్ఞానాతిశయంతోనూ దేవుని మర్మమును ప్రకటించి వచ్చినవాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా శిలువబడిన గమ్ముందా ఇటువంటి చేసాడు కాబట్టి శిలువబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య అడుగుకుండా నిశ్చయించుకోండి. మరియు బలహీనతోనూ భయంతోనూ మీ మధ్య మీ మనుషు 4 వచ్చిన మీ విశ్వాసము మనుషుని జ్ఞానమును ఆధారం చేసుకోవాలి కాదు మా ప్రాముఖ్యమైన సమాచారం. మీ విశ్వాసము మనుషుని జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వాళ్ళని నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయో దేవుని శక్తి కనపరిచిన దృష్టాంతమే వినియోగించుతాను. ఆయనను పరిపూర్ణమైన వారి మధ్య బోధ జ్ఞానం బోధించా అది లోక జ్ఞానం కాదు. నిరర్థకులైపోయి లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము వర్మమైనట్టుగా బోధించు. ఇది మరొక ఏంటని ఎప్పటి నుంచి జగదుత్పత్తి ముందుగానే అది సమాచారం. దీన్ని దేవుడు మహిమను పెడతారు. దేవ మనుషులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిన మహిమా స్వరూపుడు కృష్ణుడు సిలువైపోయింది. జగదుత్పత్తికి ముందుగానే జగత్తు పునాది వేయబడికి మునిపే కృష్ణ బలియాలకు జగదుత్పత్తికి ముందుగానే అపోస్తలులకు బోధ అలంకరించబడింది. ఆ బోధ చేస్తే దేవుడు సముఖానికి వెళ్తావు, దాన్ని మార్చేసేవా నువ్వు నరకానికి వెళ్ళేది గ్యారంటీ. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన రెండో కార్యక్రమం. అందువల్ల దేవుడు ఏం చేశాడు అంటే అపోస్తల బోధ చేస్తే విన్నవాళ్ళు విధే చూపించితే దేవుడు వారిని కుమారుడుగా స్వీకరించడానికి నిర్ణయించుకున్నాడు. నెంబర్ 3 జగత్తు పునాది వేయబడక మునుపు మూడో కార్యక్రమం. ఎఫ్ఎస్సి 1 అధ్యాయం 3 వచనంలో రాబడింది, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 3 వచనం చదివాను. ఆయన పర్లోక విషయంలో ఆత్మ సంబంధ ప్రతి ఆశలు మనకు ఎట్లనగా తన అదిగో ప్రీతి అంటే క్రీస్తు లేకుండా ఏమి లేదు. తన ప్రీతి అందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయము కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారుడుగా స్వీకరించడమే ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషము అయిన జగత్తు పునాది వేయబడక మునిపే అన్నమాట. మొదటిసారి చెప్పేశాడు కాబట్టి దేవుని యొక్క సంకల్పము జగత్తు పునాది వేయబడక మునుపు నియమించబడి రూపించబడింది అనేది వాస్తవమైన సమాచారం. నీకు అది తెలియలేదు అనుకో, నువ్వు దేనికే పనికిలో దేవుని సమకూర్ణ దేనికి పనికిలో. నువ్వు ఎక్కడన్నా చల్లమడైతే చావచ్చు, దేవుని ఎదుట మాత్రం కాదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే కార్యక్రమం. తక్కిన వదిలిపెట్టేశాను. ఇప్పుడు దేవుడి సంకల్పాన్ని దగ్గర చేతులు పట్టుకొని సృష్టికి ప్రారంభం చేయడానికి ఉద్దేశించాడు. జగత్తు పునాది వేయబడక ఇంకో చిన్న బిట్టుబాటు చెప్తాను. సంకల్పం ప్రకారం ఏం చేయాలనుకున్నాడంటే ఎఫెసి 3:8 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన నానా విధమైన ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించాడు. కృష్ణ ప్రభు సంఘం లేకపోతే ఏమీ లేదు, 0. నువ్వు ఏ సంస్థ పెట్టుకున్నా అంగీకారం పొందే ఛాన్సులు లేవు. నువ్వు ఏ సంస్థకైనా దేవుని ఎదుట అంగీకారం లేదు. దేవుని సంకల్పంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియజేయాలని ఉద్దేశించాడు. సంఘం లేకపోతే జ్ఞానమే లేదు. ఇది పరిస్థితి. ఈ చేతులు పెట్టుకొని సృష్టి కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకున్నాడు. వాస్తవానికి ప్లాన్ పక్కాగా ఉంది. ఇప్పుడు ఏం జరగాలో ఆ నిర్ణయాలు కూడా జరిగిన ఉండిపోయాయి. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు సంకల్పం ప్రకారం చేతిలో ఉంది. ఇప్పుడు ఏం జరగాలనేది నిర్ణయించే కార్యక్రమాలు దేవుని చేతుల స్వాధీనం. కాబట్టి పరమదేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే ఆదిలో ఆది అందు, ఇది ఆది, ఇది ఆది అందు, యజ్ఞత ఆది అందు. దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. ఈ భూమి తన స్థితిలో నిలవటానికి ఆకాశాలు కావాలి, చంద్ర నక్షత్రాలు కావాలి, ఆ కాన్స్టలేషన్స్ యొక్క ఆకర్షణ శక్తి కావాలి. భూమి నిలబడాలంటే భూమిని శూన్యం మీద ఎలాట్ చేయబోతున్నాడు. శూన్యం మీద అంత పెద్ద మహాభూమి భూమిని ఎలాట్ చేయటం అంటే ఏం చేయబోతున్నాడు? ఎలాడుతుంది పైన తోళ్ళు తాళ్ళు లేదు, కట్టేది కింద భూమి సపోర్ట్ లేదు, భూమి మీద ఎలాడుతున్నాడు. ఎలాడటానికి ఈ సిస్టమ్ అంతా ఏంటంటే ఈ మహా ఖగోళం అంతా వాటి వాటి ఆకర్ష శక్తితో భూమిని తన స్థానంలో నిలబెట్టడానికి పరమదేవుడు ఏర్పాటు చేసి పెట్టేశాడు. నేను అనేకసార్లు చెప్పమని చెప్తున్నా, భూమిని మానవ నివాసయోగ్యమైన స్థలంగా ఉద్దేశించాడు దేవుడు. నివాసయోగ్యమైన స్థలం యెషయా 45 అధ్యాయంలో 18 వచనం, ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి నిశ్చిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారం కొండ దాన్ని కలుగు చేయలేదు కానీ నివాస స్థలంలో చెప్పే సమాచారం చెప్పేశాడు. ఆకాశం సృష్టికర్త యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగు చేసి, కలుగు చేసిన తర్వాత సిద్ధం చేసి స్థిరపరిచేశాడు. ఈ సిద్ధం చేయటంలో ఏ కాలానికి ఎప్పుడు ఏది అవసరమవుతుందో, మానవుని ఉపయోగానికి ఏ కాలానికి ఏది అవసరమవుతుందో అంత దాంట్లో పెట్టి సిద్ధం చేసి అప్పుడు సరిపడేసేట. కాబట్టి కొన్ని కాలాల్లో కొంత కొంత కొంత అవసరం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదమహవులు బంగారం తోక్కుని చైన్లు చేసుకుని మూకు వేసుకునేవాడు కాదు. ఆదమహవులు బంగారం తెలిసిన పొట్టం తెలుసు తెలియదు. కానీ ఈ రోజున నగల షాపుకి వెళ్తే బంగారం మీకు వాడుకు మనకు బాగా తెలుసు. మళ్ళీ అంటున్నా, పెట్రోల్ లేదనుకో అమెరికా నడవదు, ఆగిపోతుంది, ఎక్కడక్కడ స్టాండ్ స్టిల్ అయిపోతుంది, కదలకలేని పరిస్థితి ఏర్పడుతుంది అమెరికా దేశం. పెట్రోల్ ఆదమావులకు అవసరం లేదు, మోసే గారెలకు అవసరం లేదు, ఎవరు ఎప్పుడు ఎవరికి అవసరం అంటే కావాలి నా పెట్రోల్ లాంగ్ పెట్టేసి ఉంటే వాడుకోండి, ఎప్పుడే మీ ఇప్పుడు మీ ఇష్టం మీ సాగు మీ సాగు రావని వాళ్ళు పెట్టేశాడు. సిద్ధం చేసేటప్పుడు చేసిన కార్యక్రమాలు ఇవి. కాబట్టి దేవుడు సిద్ధం చేసి చేసిన తర్వాత ఏం చేశాను మీకు అనుమల్లో చెప్పాను. ఏం చెప్పాను అంటే, నరుడు భూమి మీద ఉండాలి అంటే దేహం కావాలి. దేహం లేకపోతే నరుడు భూమి మీద ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే, తన స్వరూపంలో నరుడు చేసి అదృశ్యమైన మనిషిని తిప్పడానికి ఉద్దేశించడం భూమి మీద. వానికి ఒక దృశ్యమైన రూపం ఇవ్వడానికి ఉద్దేశించిన వాడై భూమి కాబట్టి భూమికి సంబంధించిన ఏర్పాటు, భూమిలోంచి మట్టిని తీసి భూమి నుంచి నేను మట్టిని తీశాను, నా ఆత్మ నన్ను గ్రహించేసాను చెప్పండి. బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అని రెండు దాన్ని చేసేసాడు. బాహ్య పురుషుడు కనపడటానికి, భూమి మీద ఉండటానికి, తినటానికి, సాగు చేయటానికి, లేకపోతే దాన్ని ఉపయోగించుకోవటానికి బాహ్య పురుషుడు. దేవుడు నరుని చేసిన అంతర్య పురుషుడు భూమి మీద పెట్టడానికి అంతర్య పురుషుడు నాకు పెట్టి దాంట్లో పెట్టాడు. దేంట్లో పెట్టాడు? మట్టి ఘటంలో పెట్టాడు మహిమేశ్వరి అని. మట్టి ఘటంలో మహిమేశ్వరి అంటే చెప్పిన సమాచారం ఇది అన్నమాట. ఈ మట్టి ఘటానికి రక్తం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఇది కృష్ణ బాబును ఉద్దేశించి సమస్తం కార్యక్రమాలు జరిగించే ఏర్పాటు చేసి పెట్టేశాడు. భూమి మీద నరుడు వచ్చాడు. దేవుడు గౌరవించబడాలి. ఆయన మాటను మనుషుడు బహుగా గౌరవించాల్సిన అవసరం ఉంది. దేవుని మాటకు పరలోకంలో అత్యధికమైన విలువ ఉంటుంది. కానీ భూమి మీద అలాంటి పరిస్థితే కావాలని దేవుడు కోరుకొని మానవ దేహం కొరకు ఒక మరి తోటను ఏర్పాటు చేసి ఆహార పదార్థాలు పెట్టేసి ప్రక్కన నదులు నది పారిచే నీళ్లు పవిత్రమైన జలాన్ని ఇచ్చేసి కలుషితం లేని నీళ్ళు ఏ రకమైన కలుషితం లేదు. వాస్తవానికి కలుషితం చేసేవాడు ఎవడున్నాడు ఎవడు లేడు. నీళ్ళు కలిసి కలుషితం కావు, గాలి కలుషితం కాదు, వాతావరణం కలుషితరహితమైన వాతావరణం, ఫలవృక్షాలు ఆహారానికి మంచివి, దేహానికి పరిస్థితి దేహాన్ని అలా రూపించేసి శాకాహారములు తినే ఆహారం కలిగిన దేహ జీవవసం పుట్టించాడు. ఆయన ఏర్పాటు చేసి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. అయితే ఒక మాట, నేను నీతో సంబంధం పెట్టుకోదలుచుకున్నాను నరుడా అన్నాడు. అయితే మన ఇద్దరు నిబంధన చేసుకుందాం. ఏమి నిబంధన? నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధనకి చెట్టు గుర్తు, అది చెట్టు వృక్షఫలం గుర్తు. నువ్వు తినకూడదు, తింటే నీకు నాకు సంబంధాలు తెగిపోతాయి. నువ్వు సంబంధాలు కాపాడుకోదలుచుకుంటే తినకుండా ఉంటావు, నేను పైకి నీ కర్తవ్యం. నా బాధ్యతను అప్పగించాడు పరమాత్ముడు. అయితే వాస్తవానికి ఏం చేశాడంటే ఆదాము నిబంధనలు నిర్వల కోశే గ్రంథం 6:7 ఆదాము నిబంధన మీరినట్టు అని రాయబడింది. దేవునితో నరునికుండే నిబంధన మీరిపోయాడు నరుడు. నిబంధన మీరిన వానితో దేవుడు సహవాసం చేయడు. సహవాసానికి గురితేమంటే నిబంధన. నిబంధన బాంధవ్యం కలిగి ఉంటాడు దేవుడు ఎప్పుడైనా. హోషేయా 6:7 హోషేయా ఆదాము నిబంధన మీరినట్టు అది సమాచారం. నిబంధన మీరాడు ఆదాం, వృక్షఫలం తిన రోజున నిబంధన మీరాడు. నిబంధన మీరాడు నాకు నీకు మధ్యలో నిబంధన ఇది ఒక వృక్షఫలం, నా మాటను వింటే తినకుండా, నా మాట వినకపోతావు నీకు నాకు సంబంధాలు ఉండవు. స్టేట్మెంట్ చాలా ప్లెయిన్గా ఉండిపోయింది. కాబట్టి దానికి సంబంధించిన ఆజ్ఞ జారీ చేశాడు. ఆదికాండం 2:17 మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్షఫలం తినకూడదు, నీ వాటి తినుదిన మనం నిశ్చయముగా చచ్చిద్దాము అని చెప్పేశాడు. 3:7 అపవాది ఏదాం తోటలో ప్రవేశించి నీ కళ్ళు తెరవబడతాయి, మంచి శాలు తెలుస్తూనే ఉంటాయి, నువ్వు సామునే సావని గ్యారెంటీ ఇచ్చాడు. దేవుడు ఎంత నిశ్చయంగా చేస్తావని చెప్పాడు, అపవాది అంత గ్యారెంటీ సావని చెప్పేశాడు. ఏదాం తోటలకి ఆదాం దగ్గరికి అపవాది ప్రయత్నం చేసిన సంగతి గ్రంథం సూచిస్తుంటుంది. మొదటి మోతి రెండవ అధ్యాయంలో 13వ వచనం రాబడి రాబడుతుంది. 13వ వచనం చదువుతాం గ్రంథం ఒకసారి. మొదట ఆదామును తర్వాత నిర్మింపబడింది కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కదా. అంటే అర్థం ఏంటి, ట్రై చేశాడు అన్నమాట ఒకసారి. ఆదాము మోసపరచబడలేదు అన్న మాట స్టేట్మెంట్ ఎందుకు చేశాడంటే ఆదాము దగ్గర ట్రై చేశాడు ఒకసారి. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అప్రాధంలో పడిందని చెప్పాడు కదా. దేవుడు బహు నమ్మదగిన వాడు, ఆయన మాట గీత గీత అంటే గీత ప్రకారం ఉంటాడు. నీవు మీరు అన్నారు, నీవు ఆ పని తిన నిశ్చయం చేద్దాం అనేసాడు. ఆజ్ఞ జారీ చేసింది ఆదాముకే, హవతల్లి లేదు ఆ రోజుల్లో. హవతల్లి నిర్మాణం కాకమునుపు జరిగిన కార్యక్రమం ఏర్పాటు. హవతల్లి 18వ వచనంలో రెండో అధ్యాయం 18వ వచనం నిర్మాణం గురించి మాట్లాడబడింది. 18వ వచనం ఏమన్నది, ఏమన్నాడు 2వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. 18వ వచనం నల్లు అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు అన్నమాటే కదా, అది పరిస్థితి. 17వ వచనం వరకు ఆజ్ఞ జారీ చేసేటప్పుడు ఒంటరిగాడే ఆదాముకే చేసి ఇచ్చిన ఆజ్ఞ అది. అవతలి లేదప్పుడు కాబట్టి, కానీ ఇప్పుడు ఏం జరిగిందండి, ఆదాముకు ఆజ్ఞాపించాడు, సాతాన్ వచ్చాడు, ట్రై చేశాడు కుదరలా, ఆదాం మోసపరచబడలా. అవతల్లి వచ్చింది సహవాసానికి, జీవితం పంచుకుంటున్నారు, ఆయన వల్ల ఆయన మీద ప్రయోగించడం కుదరలేదు, ఈ మీద ప్రయోగించడానికి వచ్చేసేయండి ప్రత్యేకించి. స్త్రీ ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అన్నాడు. అంటే ఇక్కడ ట్రయల్ జరిగింది, ఇక్కడ ట్రయల్ జరిగింది, ఒకసారి ఫెయిల్ ఒకసారి పాస్ కార్యక్రమం. అప్పుడు అవతల్లి పండు కొన్ని తీసుకొని తిని అవి తిన్న అగ్నతిక్రమం కాదు. ఏమికి దేవుడు ఆజ్ఞాపించలా కాబట్టి కళ్ళు తెరవాళ్ళ. ఈ పండు తీసుకెళ్ళి దిగంబరిగానే, ఏమో దిగంబర సంగతి ఏమికి తెలియలేదు, ఏమి దిగంబరి కాలేదు కూడా వాస్తవానికి ఆ మాటకు వస్తే. పండు తీసుకెళ్ళి బతికిచ్చేసింది. అతను కూడా తిన్న తర్వాత ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి, అది సమాచారం. అప్పుడు తన తనలు ఆడుకొని కచ్చడాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తిన్నావు కాబట్టి అయిపోయింది. సాతాన్ మాట లేదు, శ్రీ మాట అన్నాడు. జరిగిన ఈ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో నీకు మీ గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 3 లోకాల మీటింగ్ జరిగింది ఇద్దరి తోటలో. మొదటిది భూలోకం ఆదాం హవల్ది, అపవాది పాతాడు ఒక సంబంధి అపవాది అక్కడ ఉన్నాడు, పర్లోకపు దేవుడు దిగొచ్చాడు. ఆదాం హవలు భూ సంబంధులు, అపవాది పాతాడు సంబంధి, దేవుడు పర్లోక సంబంధి మీటింగ్కి వచ్చేసాడు. మూడు లోకాల మీటింగ్ జరిగింది. 3 లోకాల మీటింగ్ జరిగి ఎప్పుడైనా రాశారు, ఎవరు రాశారు 3 లోకాల మీటింగ్ ప్రారంభమైనాయి, ప్రారంభంలో చేయవచ్చుందా, ఆ వెరీ గుడ్, మంచి పని చేశారు. 3 లోకాల మీటింగ్ జరిగింది ప్రారంభం. ఆ 3 లోకాల మీటింగ్లో ఏం జరిగిందంటే, పర్లోకమందని దేవుడే ఇనిషియేటివ్ తీసుకొని ఎవరికి ఇవ్వాల్సినది వాళ్ళకి ఇచ్చేసాడు. ఒక మొట్టమొదట ఆదంతో మాట్లాడాడు, అవతలతో మాట్లాడాడు, శపించాడు. సర్పం దగ్గరకు వచ్చాడు, సాతాన్ దగ్గరకు వచ్చాడు. 15వ వచనం 3వ అధ్యాయం ఆది కాండం 15వ వచనంలో మరి నీకును స్త్రీకిని నీ సంతానంగా ఆమె సంతానంకు వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. కాబట్టి సమాచారం కృష్ణ ఊరి భూలోకానికి తీసుకురావటంలో దేవుడు ఉద్దేశించిన మొదటి కార్యక్రమం క్రీస్తు ప్రభు కన్యగర్భంలో జన్మించే ఏర్పాటు చేశాడు. మరి తల్లి లేదు, అసలు ఎవరు లేరు. అప్పుడు నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానం కంటే ఎవరు సంతానం, సంతానం ఎవరు, మనం ఆమె సంతానం కాదు, మన ఆయన సంతానం, ఆయన సంతానం. ఈ రోజున నీ అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తే సన్నాహ పెట్టాలా, మీ నాయన ఎవడు అని చెప్తాడు, అడుగుతాడు సన్నాహ. నీ గుర్తింపు సన్నాహతో గుర్తింపు. మీ అమ్మ ఎవరు గుర్తింపు లేదు వాస్తవానికి. ఒకటి తండ్రి చనిపోతే అప్పుడు తల్లి తల్లి అడ్రస్ ఇస్తారు తప్ప తండ్రి బ్రతుకున్నప్పుడు సన్నాహు అని చెప్పేస్తుంది అనమాట. అందువల్ల మనుషులు స్త్రీ సంతానం కాదు. స్త్రీ సంతానం అంటే ప్రభాన యేసు ఒక్కడే స్త్రీ సంతానం. అది ఏదైనా తొండో చూపించబడిన ఒక విశేషమైన సమాచారం. జగత్తు పునాది వేయబడకుని మానవ విమోచన కొరకు నియమించబడిన క్రీస్తు ప్రభు రక్తమాంసంలో పాల్పాడు కావడానికి స్త్రీ సంతానం కావాలి. అది విశేషమైన సమాచారం. నీకును స్త్రీకిని, నువ్వు స్త్రీని కదా మోసగించింది, ఏదో సాధించాను అనుకున్నావే, దానికి ఇప్పుడు నీకును ఆ స్త్రీకే నీ వినోదం వేసి ఇప్పుడు భయం పెడుతున్నా. నీ సంతానంకు ఆమె సంతానానికి, ఆమె సంతానం క్రీస్తు ప్రభు, కాబట్టి వైరం కలుగు. కాబట్టి ఎప్పుడైతే పాపం జరిగిందో జరిగిన వెంటనే దేవుని అనాల సంకల్పంలో ఉన్న క్రీస్తు ప్రభు శిలువ మొదలుపెట్టడానికి ఏమిటి ప్రభు అనేసి సాతానికి విరోధిగా పరిచయం చేయబడ్డాడు. ఏదంతా పరిచయం చేయబడినప్పుడు అన్ని స్త్రీ సంతానంగా పరిచయం చేయబడ్డాడు చేయబడ్డాడు. కాబట్టి వాస్తవానికి స్త్రీ సంతానంగానే అన్నమాట. వాస్తవం అవడానికి ఏం చేశాడు అంటే గ్రంథంలో 2 సార్లు మాట అది స్త్రీ అందు పుట్టి అనే మాటలు ఉంటాయి. గలతీ 4వ అధ్యాయంలో 4-5 వచనం రాబడి ఉన్నది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాబట్టి కృష్ణ ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు పంపడం, అది కాలం పరిపూర్ణం దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి ఆ మాట అది కొన్ని విషయం. స్త్రీ సంతానం అని కన్నాడే అందు స్త్రీ అందు పుట్టే ఒక విశేషమైన కార్యక్రమం. దీనికి ముందుగా 2 చోట్ల సమాచారం దాన్ని తెలియబడిన గ్రంథం రాయబడి ఉంది. ఒకటి మనందరికీ తెలిసినట్టుగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మాట రాబడింది, చదువుతాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది. ఇది ఏదైనా తోటలో ప్రవేశపెట్టబడిన వాస్తవమైన సమాచారం. కన్యక గర్భవతి కుమారుని కంటది అనే విశేషము క్రీస్తు ప్రభుకు సంబంధించింది. జగత్తు పునాదిపై బడకమునిపై దేవునితో పాటు ఉండి జగత్తు పునాది వేయబడక మునిపై శిలువ వేయబడడానికి నిర్ణయించబడిన వాడు ప్రభాన యేసు, శిలువ రక్తంతో విమోచించడానికి ఉద్దేశించబడిన ప్రభాన యేసు, భూమి మీదకి అవతరించడానికి కాలం సంపన్నం ఎప్పుడు కాలం సంపన్నం ఉందో అప్పుడు వస్తుంది జరిగే కార్యక్రమం ఇది. కాలం సంపన్నం మీద జరగవలసిన ఏర్పాటు ఏంటంటే శ్రీ అందు పుట్టి అన్నమాట వాస్తవాన్ని. అది ఏదైనా తోటలో ఏర్పాటు చేయించి అపవాది నువ్వేదో మనుషుని పాపం చేయించావు అని సంతోషపడి ఉబలాట పడాల్సిన అవసరం లేదు. స్త్రీని మోసగించావు కదా, స్త్రీ గర్భంలో నుంచి వచ్చేవాడి నీ తలకాయచేత కొట్టేస్తాడు అని చెప్పాడు. నీ అధికారాన్ని కాల్చేస్తాడు చెప్పేసే సమాచారం. కాబట్టి వాస్తవానికి కృష్ణప్రభు యొక్క బలియాగము ఏదన్ తోటలో తేటగా పరమదేవుడు సూచించేసి చెప్పించాయి. మానవ పాపం చేయడానికి హేతువైన వాడు అపవాది. జయపతాకం ఏకరిస్తే నీ జయపతాకం ఎగరగాల్సిన అవసరం లేదు, నీ తలకాయ నీ చేత కొట్టేవాడు వస్తాడు అని చెప్పేసి చెప్పారు. ఈ తలకాయ చేత కొట్టేవాడు అంటే అధికారాన్ని లయపరిచేవాడు. మధ్యయోహన పత్రిక 3:8 మాట్లాడబడుతుంది. మొదటి వ్యూహంలో 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే అది సంగతి. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం అది సమాచారం. దేవుని కుమారుడు ప్రత్యక్షమైన దానికోసమే ఆయన స్త్రీ అందు పుట్టి ఏదన్ తోటలో చూపించిన ఒక విశేషమైన కార్యక్రమం కాదు ఇది ప్రత్యేకించి అని నేను ఎక్కువసేపు లాగా దంచుకోలేదు, దాటిపోదాం. కాబట్టి ఆది కాండంలో ప్రధానంగా జరిగే కార్యక్రమం ఏమంటే మానవ జాతి విస్తరించడం ప్రారంభమైంది. నేను అనేకసార్లు చెప్పాను మళ్ళీ అంటున్నా, పితృ యుగము 2500 కాలం, 2500 కాలంలో వాయు వర్షలు లేని కాలం అది. లేని కాలం వాయు వర్షం లేని కాలం కాబట్టి దేవుడు వాటి విషయంలో జోక్యం మెచ్చుకోలేదు. వాయు వర్షాల కాలం లేని కాబట్టి ఆదాము కుమారుడు కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అడగటం బుద్ధిహీనమా? బుద్ధిహీనది. వాయు వర్షాలు ప్రవేశపెట్టలేదు. ఆదాము తర్వాత 2000 తర్వాత అబ్రహాం వచ్చాడు. అబ్రహాం కూడా వాయు వర్షను అనుసరించిన వాడు కాడు. అబ్రహం వాయువర్షం అనుసరించిన వాడు కాదు. ఆది కాండం 20:20 అబ్రహం ఏం చెప్పాడు అంటే నేను చెల్లినే చేసుకున్నాను పెళ్ళి అన్నాడు. అంత సమాచారం. నా చెల్లి నా భార్య అయింది తప్పు లేదు అన్నది అంటే సమాచారం. చదువుతాం అన్నది సమాచారం. 12 అంతేకాక ఎన్నో వచ్చిన 12 తప్పు చెప్పాను వచ్చిన తప్పు 20:12 అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నా చెల్లెలనే మాట నిజమే. ఆమె నా తల్లి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయ్యున్నది. అంత సంగతి. నా తండ్రి కుమార్తె నాకు భార్య అయింది. నేను తండ్రి కుమార్తె చేసుకున్నాను. నా తండ్రి కుమార్తె నేను చేసుకున్నా. భార్య అయ్యండి తప్పు లేదు. పితృయుగంలో ఈ కార్యక్రమం. కాబట్టి కయ్యని భార్య అక్కడి నుంచి వచ్చింది అంటే బుద్ధిహీనం కదా. 2000 తర్వాత వచ్చిన అబ్రహాము తన తండ్రి కుమార్తెని భారీగా చేసుకుని తప్పులేనప్పుడు 2000 వెనకపోయిన తర్వాత వెనకపోయి ఏదో తోటకి వెళ్ళిపోయి కయ్యను తన తండ్రి కుమార్తెని చేసుకుని తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? గ్రంథం చదవడం చేత కావాలి కానీ ఒక ఎవరికైనా చేత కావాలి. చేత కానివాడు ఏదో రెండు కొంచెం కూతురుకు వస్తుంటాడు. పరిస్థితి ఇది. అందువలన పితృలోకంలో వాయు వర్షం లేని కాలము వదిలిపెట్టేశాడు. పితృలోకం దాటేసేసాడు. దాటిపోయేటప్పుడు నేనేం చేస్తున్నానంటే హనుమంతుని దేవుడు మాత్రం తన కుమారుని పాపక్షమాపణ నిమిత్తం కల్వరి శిలువలో అప్పగించే వరకు బాధ్యత తీసుకుంటాడు. కాలమును సమయాలను స్వాధీనం చేసుకొని కృష్ణ తీసుకొచ్చి జగత్తు పునాది వేపడకు నియమించిన ఏర్పాటు, ఏదైన తోటలో చూపించిన ఈ ప్రత్యేకమైన సూచన, అపవాదికి శ్రీకి కృష్ణకు పెట్టిన ఈ విరోధం కల్వరి శిలువలో నెరవేర్చబడే వరకు బాధ్యత ఎవడంటే దేవుని బాధ్యత. కాలాలు సమయాలు తన స్వాధీనం ఉంచుకొని కార్యక్రమాలు నడిపించే కార్యక్రమం పనిచేస్తున్నాడు. అందువల్ల ఏం చేస్తు జరుగుతుందంటే, మానవ జాతి భూమి మీద విసరించడం ప్రారంభించిన తర్వాత పరలోకం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 51వ కీర్తన 14వ వచనం అది కూడా ఇదే సేమ్. నా చదివేశాయి రెండు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. నేను తప్పు చెప్పానా ఏంటి? 53 క్షమించండి, తప్పు చెప్పాను. 53 వివేకం 53:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. ఓహో, దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి ఆకాశం చూచి నరులను పరిశీలన చేస్తా వచ్చేసాడు. పరిశీలన చేస్తా వచ్చాడు ఆకాశం వివేకం కలిగి దేవుని వెతికే వారు కలరా పరిశీలన చేస్తాడు. నెక్స్ట్ నాకు ఇంకో స్టెప్ వేసాడు దేవుడు. దినవృత్తాంతములు 16:9 16:9 తనయుడ యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకంలో సంచారం చేస్తూ ఉంది. అలాగే సంచారం చేస్తూ ఉండే దినాల్లో ఆయన ఏం చేయాలి అంటే, దేవుని యొక్క బాధ్యత ఏంటంటే, ఆయన స్వయంగా దేవుని యొక్క బాధ్యత ఏంటంటే విమోచకుని కృష్ణుని జగత్తు పునాది వేయబడుకుని నియమించబడిన వాడిని జగత్ మాదం పాపం చేసినప్పుడు పెట్టిన వైరం ప్రకారంగా తీసుకొచ్చి నేరుగా తీసుకుని నడిపించే కార్యక్రమం జరిగించాలి. ఈ జరిగించే కార్యక్రమంలో ఏం చేస్తున్నాడో, తన ఇళ్ళ యథార్థ హృదయం గల వారిని బలపరిచి కనుదృష్టించాలని చేస్తా ఉంది. ఇక్కడ దొరికేద్దాం అనుకో మనం చెప్పాలి. కుర్రాడు దొరికాడు కానీ రాంగ్ స్థలం రాంగ్ తప్పుడు స్థలం చోటు చోట్ల ఉన్నాడే అనుకున్నాడు. తప్పుడు చోట్ల నివాసం చేస్తున్నాడు. వాడు కుటుంబం సరైన కుటుంబం కా, తల్లిదండ్రులు పితరులు మంచివాడు కాబట్టి మంచివాడు కానీ పితరులు మంచివాడు కానీ మై పుర్రు వాడి మధ్యలో యవన జంట నివాసం చేస్తూ ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఈ పెద్దవాడి ప్రభావము పిల్లల మీద వాళ్ళ ఆచార వ్యవహారాల మీద ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వీళ్ళని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా లేదు కానీ మరి ఆయన సంకల్పం ప్రకారం నేను ఏర్పాటు చేసుకున్నాను, బయటికి రాయా అని చెప్పించాడు. కాబట్టి 12వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, అబ్రహామును దేవుడు తన స్వదేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధుజనాన్ని కూడా వదిలిపెట్టాయి అని కోరుకుంటున్నాడు. మనం ఆదికొండం కూడా వెళ్ళిపోతున్నాం అని ఇప్పుడు నీ దేశాన్ని వదిలిపెట్టాయి, నీ బంధుజనాన్ని వదిలిపెట్టు, తండ్రి ఇంటిని కూడా వదిలిపెట్టేశాయి. నేను ఒక దేశం చూపెడతాను నీకు, అక్కడికి వెళ్ళు అనేటప్పటికీ కుర్రాడు చెప్ప పెట్టుకుని బయలుదేరాడు. మీకు ఈ కథ చెప్పాను నేను ముందుగానే. బయలుదేరితే వివాహితుడు, తండ్రి కుమార్తెను చేసుకున్నాడు, చెల్లెని చేసుకున్నవాడు బయలుదేరాడు. బయలుదేరితే ఏం జరిగింది? ఆయమ్మ కూడా బయలుదేరింది. నేను నేను వదిలిపెట్టి ఉండటానికి పోతుందయ్యా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానే. అమ్మమ్మ నీతో నీతో అక్కడ పెద్ద తంటకు ఉంటుందే అని చెప్పాను. నీతో నాకు తంట ఏంటంటే నువ్వు అందగత్తవి, అది నాకు ఒక జీవితంలో సమస్యగా ఉండిపోతాను. నీ అందం నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు, ఏ జన్లు ఉంటారో తెలియదు, ఆ జన్లు ఎలాంటి వాళ్ళో దేవుడు భయం కలిగి ఉండవాళ్ళో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఒకవేళ జన్లు చెడిపోయిన జనం అనుకో, వాడి మధ్య నేను నడవాల్సిన ఉండాల్సిన అవసరం వచ్చిందనుకో, వాడు నేను చూశారనుకో, అప్పుడు నీకోసం నన్ను చంపేసి నేను తీసుకెళ్ళిపోతారు, ఈ లేని పని గొడవ ఎందుకు అని చెప్పేసి నేను చెప్పేసాను. మనం చెల్లి అన్న చెల్లెలు కదా అంటే అంటే చెప్తూ మొదలెట్టు, నా చెల్లి అంటా నేను, మా అన్న అంటూ మొదలెట్టేసాను. దానికి అబ్రహం పరిష్కారం అయితే నేను ఆలోచన చేశాను, బయలుదేరి ఇంట్లో వచ్చి రెండు సార్లు పట్టుబడ్డారు. గెరార్ రాజు పట్టుపట్టి నెగ్గదీసే, నీ భార్య అయితే అన్న చెల్లి అంట అన్నే ఉండను, అయ్యో చెల్లెనే మాట నిజమే భార్య అయింది, చెల్లెనే భార్యం చేసుకున్నాను అని చెప్పేసి పరిస్థితి అలా జరిగిపోయింది. జరిగిపోయినప్పుడు ఏం చేశాడు అంటే, ఆ జగత్తు పునాది వేయబడుకున్న మెస్సియా ఏదైన తోటలో ప్రత్యక్షమైన స్త్రీ సంతానము అబ్రహం సంతానం చేయడానికి ఉద్దేశించి కార్యక్రమం జరిగించాడు. ఆది కాండం 3:12-3 మాట్లాడబడుతుంది. ఆది కాండం 12:3 ఏముంది అంటే, నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, దూషించేవారిని శపించదును, సమస్త వంశము నీ సంతానం ఆశీర్వదించబడము అని చెప్పేసి నీ అందు ఆశీర్వదించబడతాయి. భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడ్డానంటే నీ సంతానమే మెస్సీ అయి ఉండాలి, కత్తిది వేరే మార్పు కదా. గల్తీ 3:16 వచ్చిన సమాచారం, గల్తీ 3:16 గ్రంథం ఇలాగ అంటుంది. ఆ చెప్పు, అబ్రహామునుకును అతని సంతానమునకు వాగ్దానం చేయబడను అన్నట్టు అని చెప్పక, నీ సంతానమునకు ఆ సంతానం క్రీస్తు. అబ్రహాము చెప్పిన వాగ్దానం క్రీస్తుని గురించిన వాగ్దానం అన్నమాట. కాబట్టి దేవుడు తన కుమారుడైన క్రీస్తును భూలోకాన్ని రప్పించడంలో జాడ నువ్వు చూసుకోవచ్చు అన్నమాట. జాడ చూపించడానికి ప్రత్యేకం చేసేసాడు. మొదటి కాలు జగత్తు పునాది వేయబడుకోను, రెండవ కాలు ఏదంతోట్లో, మూడో కాలు వర్షం తగిన డీటెయిల్స్ మాట్లాడుకున్న అబ్రహం సంతానం, నాలుగో కాలు ఇస్సాకు జీవితంలో, ఐదో కాలు యాకోబు జీవితంలో, ఆరో కాలు యూదా వంశంలో వరుసనే చెప్పుకుంటూ వచ్చేసాడు. కాబట్టి 24:4 ఇస్సాకు యొక్క సంతానంగా ఇచ్చి నెరవేర్చి. కాబట్టి ఇప్పుడు అబ్రహం చేసిన వాగ్దానము సంతానం క్రీస్తు నీ వంశంలో వస్తాడు, ఆ వంశం దాన్ని యాకోబుకు మళ్ళీ ప్రమాణం చేసి ఇస్సాకు ఇస్సాకు మళ్ళీ ప్రమాణం చేశాడు. ఇచ్చేదను ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ సమస్త భూలోకము సమస్య ఆశీర్వదించబడేది క్రీస్తు ద్వారా. చెప్పాను. నెక్స్ట్ 28:4 ఆది కాండం 28:4 ఆయన నీకు అదే సంగతి అబ్రహాము గురించి దీవించను, యాకోబును పంపివేసెను, అతడు పద్దనరాములో సిరియావాడు బెతీయుల కుమారుడును, యాకోబు యాసవుల తల్లియొక్క రిబ్కా సహోదరుడైన లాబానునకు వెళ్ళిను. పెట్టేశాను. కాబట్టి వాస్తవానికి ఏం చేశాడంటే సంతానము మెస్సియా నువ్వు జాగ్రత్తగా ఎవరు మెస్సియా అనే సంగతి ఊహించాల్సిన అవసరం లేకుండా పలానా వాడు ఖచ్చితంగా మెస్సియాని రుజువు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినట్టు. యాకోబులో నుండి యాకోబు 12 మంది సంతానం అయితే దాని నుండి నేను ప్రత్యేకించి యోధాను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? విశేషమైన సమాచారం, ఆయన ఇష్టం అది. యోధాను కోరుకున్నాడు 49వ అధ్యాయం ఆది కాండంలోనే 8-9-10 వచనాలు. ఆది కాండం 49వ అధ్యాయం 8-10 వచనం. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదురు సాగిల పడదురు. యోధా కొదమ సింహము, నా కుమారుడా నువ్వు పంటి మీద తినవచ్చితివే సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను. అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను, అతడు లేపువాడెవడు? శిలోహు వచ్చే వరకు యోధా యుద్ధం నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, తన సంతానంలోంచి రాజదండం తొలగదు, విధేయులగుతుందని చెప్పేశాడు. ఈ వాగ్దానము క్రీస్తుకు సంబంధించింది. యోధాకు ప్రకటన 5:5 ఈ మాటలు తేటపరచబడింది. ప్రకటన 5:5 యోధా గోత్ర సింహము ప్రభువైన యేసు అనే సమాచారం తేటపరచబడింది. ఆ పెద్దలలో ఒకడు యాడోకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందిన నాతో చెప్పాను. అది యోధా గోత్ర సింహం ప్రభువైన యేసు. కాబట్టి ప్రభువైన యేసు యొక్క అవతరణ నరావతారం ఆది కాండం తేటకి తెలియజేసింది. దాని ప్రక్కన పెడితే మళ్ళీ వెనక్కి వెళ్ళి అబ్రహాము సంతులేని వాడై ఇబ్బంది పడుతున్న దినాల్లో భౌతికమైన సంతానం గురించి మాట్లాడు. ఇప్పుడు ఆత్మ సంబంధం సంతానం గురించి మాట్లాడు. అబ్రహాం యొక్క ఆత్మ సంబంధం సంతానం ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, యోధా ద్వారా వచ్చిన కృష్ణప్రభు ఆత్మ సంబంధం సంతానం. ఇప్పుడు అబ్రహాముకు భౌతికమైన సంతానం ఉంది. ఈ భౌతికమైన సంతానము ఐగుప్తులో కనాను దేశ ఐగుప్తులో నివసించడానికి వీళ్ళ పేపర్ ప్రత్యేకమైన సంబంధం అది కానీ డిస్కన్యూ చర్చించే కార్యక్రమం. కాబట్టి 15 రోజుల్లో ఏం జరిగిందంటే అబ్రహం దుఃఖపోతున్న రోజులు అవి. అది కారణం 15 అధ్యాయంలో అడిగాడు, అయ్యా వెండి బంగారములు పశువులు సంపద కలిగిన బహు ధనవంతుడైన అబ్రహము మాట్లాడుతున్నాడు, ఏమిస్తే ఏముంది నాకు, ఏమిస్తే ఏముంది. 13 అధ్యాయం చదువుతాం. 13 అధ్యాయం 2-3 వచనాలు అబ్రహము సంత ధనవంతుడైన సమాచారం తేడా తెలియదు. వెండి బంగారం బహుధనవంతుడై ఉన్నాడు, రైట్. అది కాకుండా 14 రాజ్యాలు కొలగొట్టు పుచ్చుకున్నాడు. ఒక 5 రాజ్యాల రాజుల్ని 5 రాజ్యాలని కొలగొట్టుకొచ్చుకున్నాడు 14 అధ్యాయం నుండి 20 వరకు సమాచారం రాబడింది. అబ్రహం ధనానికి మితి లేదు. 14 అయిపోయిన తర్వాత 15 వచ్చాం. 15 మీకే బ్రేక్ అవ్వాలా? ఐమ్ సారీ, నన్ను క్షమించండి. మీ బ్రేక్ టైం నేను ఆలోచించకుండా వెళ్ళిపోయాను, క్షమించండి. బ్రేక్ తీసుకున్నారు, రైట్.